అగ్నే పవత్సత్వపా అస్మే వర్చస్సు వీర్యం దదద్దయిం మయి పోషం ఉపయామగృహీతోగ్నలే స్వావచ్చేతేజోనీరగ్నలే స్వావచ్చే అగ్నే వచ్చస్వన్ వచ్చస్వాగ్రస్తం దేవేష్వసి వచ్చస్వానహం మనుష్యేషు భూయాసం ఉంచిష్టన్నో జాసీత్రే అవేపయ సోమానింద్రచమో సుతం ఉపయామగృహీతోంద్రా ఆయుత్తోజేషేయో నిరింద్రా ఆయుత్తోజసే ఇంద్రోజస్వన్నోజస్వాగస్వం దేవేష్వసి ఓజస్వానహం మనుష్యేషు భూయాసం అదృశ్రమస్య కేతవో విరస్మయోజనా అను భ్రాజంతో అగ్నయో యథా ఉపయామగృహీతోసూవర్యా ఆయత్వా భ్రాజ ఏషతేజోనిసూవర్యా ఆయత్వా భ్రాజే సూవర్య భ్రాజస్వం భ్రాజస్వాగస్వం దేవేష్వసి రాజస్వానహం మనుష్యేషు భూయాసం ఉదత్యం జాతవేదసం దేవం వహంతి కేతవాః ధృతే విశ్వాయసూర్యం ఉపయామగృహీతోసి సూవర్యా ఆయత్వా భ్రాజ ఏషతేయో నిస్సూవర్యా ఆయత్వా భ్రాజే సూర్యభ్రాజస్వం భ్రాజస్వాగ్రస్వం దేవేష్వసి భ్రాజస్వానహం మనుష్యేషు భూయాసం చిత్రం దేవానాముదాదనీ కంచక్షర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాజ్యావా పృథివీ అంతరిక్షగ్నే సూర్య ఆత్మా జగతస్తత్తుషశ్చ ఉపయామగృహీతోసి సూర్యా ఆయత్వా భ్రాజ ఏషతేయో నిస్సూర్యా ఆయత్వా భ్రాజే సూర్యభ్రాజస్వం భ్రాజస్వాగ్రస్వం దేవేష్వసి భ్రాజస్వానహం మనుష్యేషు భూయాసం వినాయింద్రమృధో జుహినీ చాయచ్చమృతం యతః యో అస్మాభిరాసత్యధారంగమజాతమాః ఉపయామగృహీతోసీంద్రా ఆయత్వా విమృధమేషతేజో నిరింద్రా ఆయత్వా విమృధే వాచస్పతిం విశ్వకర్మాణభూతయే మనోజుహం వాజే అద్యాభూవేమా తనో విశ్వాహవనాని జోషద్విశ్వసం భూరవతే సాధుకర్మా ఉపయామగృహీతోసీంద్రాయత్వా విశ్వకర్మణేషతేయో నిరింద్రాయత్వా విశ్వకర్మణే విశ్వకర్మన్ హవిషా వావృధానస్తయజస్త పృథివీముతద్యా ముఖ్యం పన్యే అభితస్తపత్నాస్మాకం మఘవా సూరిరస్సు ఉపయామగృహీతోసీంద్రాయత్వా విశ్వకర్మన్ మనకేషతేయో నిరింద్రాయత్వా విశ్వకర్మణే విశ్వకర్మన్ హవిషావర్ధానేన ప్రాతారమింద్రామకృణోరయుధ్యం తస్మై విశ్వస్తమానమంత పూర్వీరయముగ్రో విహం యోయథాసత్ ఉపయామగృహీతోసీంద్రాయత్వా విశ్వకర్మణేషతేయో నిరింద్రాయత్వా విశ్వకర్మణే ఉపయామగృహీతోగాయత్రం గృహామిత్రిష్టం గృహామి విష్ేరభ్యస్తేభ్యో జగచ్చందసం గృహామ్యనష్టేభిగర ేషీనాపత్మన్నాధో నోమి కుపూర్ణనాపత్మన్నాధో నోమి భంతనాపత్మన్నాధో నోమి మధ్వంతమానాపత్మన్నాధో నోమి శుక్రం కా శుక్ర ఆధో నోమ్యో రూపే సూర్యశ్చు రోచతే బృహత్వమస్వహస్యుక్రుక్రస్ోగా సోమాలాభ్యన్నామజాగ్రీవితస్మై యుక్వా గృహామి తస్మై ఏతే సోమసోమాయస్వాహా ఉచిక్వందే సోమాత్మే ప్రియం పాథోపీ వసీత్వందే సోమేంద్రస్ ప్రియం పాథోపీ అస్మత్సఖాత్వందే సోమవిశ్వే దేవానాం ప్రియం పాథోపీ అష్టమాధ్యాయ నవమోధ్యాయ ప్రాణాయమే వచ్చోదావచ్చేపవస్వం జ్ఞానాయమే వచ్చోదావచ్చేపవస్వా ఉదానాయ మే వచ్చోదావచ్చేపవస్వాచే మే వచ్చోదావచ్చేపవస్వా క్రతోదక్రాభ్యాం మే వచ్చోదావచ్చేపవస్వశ్రోత్రా ఆయ మే వచ్చోదావచ్చేపవస్వా దక్షభ్యాం మే వచ్చోదసౌ వచ్చేపవేఖా ఆత్మనే మే వచ్చోదావచ్చేపవస్వౌజ మే వచ్చోదావచ్చేపవస్వాయుషే మే వచ్చోదావచ్చేపవస్వా విశ్వాభ్యో మే ప్రజాభ్యో వచ్చోదసౌ వచ్చేపవేఖా కోసికతమోసికస్యాసికో నామా ఆసీ యేనామన్మహీయన్ పాపో మే నాపీ కృపామా భూద్భువస్తస్సు ప్రజా ప్రజయా భూయాసం సువీరో వీరైస్వోషోషై ఉదృత్యం జాతవేదసం దేవం వహంతి కేతవాః దిశే విశ్వాయసూవర్యం చిత్రం దేవానాముదగాదనీ కంచక్రమిత్రరుణశ్చాగ్నే ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షూర్య ఆత్మా జగతస్తత్పుషశ్చ అగ్నేయ అస్మాన్ విశ్వాని దేవాలి విద్వాస్మజ్జోహురానమే నో భూయిష్టాక్తి విధేమ అయన్నో అగ్నిర్మరీ వస్తృణోద్వయమృత పురే ప్రభిందన్ అయం వాజా అంజయతు వాజ సాత అయజ్ఞ శత్రు అంజయతు జర్హేషాన స్వాహా రూపేణ వో రూపమభ్యాగా అంతుతో విశ్వరే రామిభజతు ఋతస్య పథా ప్రేత చంద్రదక్షిణా విశ్వమస్తంతరిక్షయ్యతస్తై బ్రాహ్మణమద్యమీజేయ విధృమంతం పైగృమద్యమీమాషేయజ్ఞాతు దక్షిణం అస్మద్రాదేవ్రాగచ్చ ప్రదాతారమావీసా అగ్నేరత్వామహ్యం వరో నో దదాతు సోమృతత్వమస్యాత్ ఆయత్తాత్రయేధిమయో మహ్యం ప్రతిగ్రహీత్రే రుద్రాయత్వామహ్యం వరో నో దదాతు సోమృతత్వమస్యాత్ ప్రాణోదాత్రయేధిమయో మహ్యం ప్రతిగ్రహీత్రే బృహస్మరాయేత్వామహ్యం వరో నో దదాతు సోమృతత్వమస్యాత్ త్వగ్ధాత్రయేధిమయో మహ్యం ప్రతిగ్రహీత్రే ఇమాయత్వామహ్యం వరో నో దదాతు సోమృతత్వమస్యాత్ వయోదాత్రయేధిమయో మహ్యం ప్రతిగ్రహీత్రే కోదాత్కస్మా అదాత్వామోదాత్వామాయాదాత్ కామోదాత కామ ప్రతిగ్రహీత కామై తత్తే తవ కామకతాభూనజామహై తమింద్రణో మనసానేషి గోభిస్సూరిభిర్మఘమన్ సంబ్రహ్మణా దేవేతయ్యలస్తి సందేవానామతో యజ్ఞానాం సంవత్స సాపయ సా సంతనోభిరగన్ మహిమన సా సగ్శివేన స్వష్టా సుదత్రో విదధాతురాయో నో మాష్టు తన్వోయద్విరిష్టం ఘాతారాశిస్సేతన్యూషం తాం ప్రజావాచన్నిధి పాదేవో అగ్నిః స్వష్టా విష్ణు ప్రజయా సజ్ఞరథానో యజమానాయత్రవీణం దధాతు సుగావో దేవాస్తదనా అకన్మయ ఆజగ్మేరగ్ సమానంజుషాణా భరమాణావహమానా హవేభ్యష్టస్మే భక్తవసభో వసూని ఆవహౌసతో దేవదేవాగ్రస్తాంతేరాజస్తే అగ్నే సహస్తే యక్షివాగ్నసపివాగ్నసస్య విశ్వేసంఘన్మగ్రస్వరాజాను వయజ్ఞా ప్రయతి యజ్ఞే అస్మిన్నగ్నే హోతామీమీహ ఋషాగజాఘాఘుతామిష్టా ప్రజానం యజ్ఞముపాయాహి విద్వాన్ దేవా ధాతు విదో ధాతు ధాతుమీతా మనసస్పత ఇమం దేవయజ్ఞగ్రస్వాహాయజ్ఞయజ్ఞం గచ్చ యజ్ఞవాదిం గచ్చ స్వాయోనిం గచ్చ స్వాహా ఏతతే యజ్ఞాయుజ్ఞపతే సహసోక్తవాతర్వాదస్తస్వాహా ఆగిర్భోర్వాదాహిలాజాకారోర్యాజపంథామందే తవాహు అపదే పాదా ప్రతిధాతవేకృతాపాధత్తాహృదయా విభ్రచిత్ నమో వరుణాయాభిష్టి వరుణస్య పాశా అగ్నేరణీకమప ఆవీవే సాపాన్నపాతిరక్షన్ సూర్యం దమే దమే సమిధైవీయక్షే ప్రతీతే జిహ్వాభృతముచ్చారణ్యస్వాహా సముద్రే దేవృదయమత్సంతస్వంతావి సంతోషాధీభృతాపాహ యజ్ఞస్య స్వాయిపతే సూక్తో నమో వాకే విధేమయ స్వాహా దేవీరాపదేషోహద్భక్తేషుప్రియేషుభేతం విభృత దేవసో మైషతే లోక పరిచవక్షిదంచీ అవభృతనిజం పునని చేరుచిం పునా అవదేవేయేతమేనో యాసి సమవమత్యేయమత్యం కురురాహి దేవానాగ్నేశమిదీ ఏజు దశమాో గర్భో జరాయూణా సహ యథాయం వాయురేజతియతా సముద్రేజేవాయం దశమాస్రజ్జరాయూణా సహ యస్యాస్తే యజ్ఞియో గర్భో యస్యాయోనిర్హిరణ్యయీ అంగాన్యక్రోతాయస్య తన్మాత్రా సమాజీవమగ్గ స్వాహా కురుదస్మాషోరోయింద్రోరం తన్మా హిమానమానంజీరాపదీయం ద్విపదీయం త్రిపదీయం చతుష్పదీ భక్తాపదీయం భువనాన ప్రసంతా స్వాహా మరుసోయ్రయే పాఠాదివో మహత సతో భోపాత మోజనా మగేద్యోక్తృథివీజనయిమయ్యజ్ఞం నిమిక్షతాం విప్రతాన్నోభరీమభిః ఆదిగ్రకలసం మత్యాత్వాసంచిందావః పునరువ్యానివర్తస్వసాన సహస్రం వృక్షోరుధా ఆరాపయస్తీ పునర్మావీసపాధ్రయిః జ్యోతే సరస్వతిమీ విశ్రుతి ఏతే అగ్నే నామా సుకృతం బ్రూతా విహరతి విహర మధ్వమిహృతి విహస్వృతి స్వాహా ఉపసృజం ధరుణం మాతృణో మాతరంధయం దాయస్వోషమస్మాహర స్వాహా అగం మజ్జ్యోతిరమృత అభూమదివం పృథివ్యా అభ్యారోహామా అవీరామదేవాం సద్యోదీ యువంతమిందాపర్వతాపురోయుధాయోన ప్రసన్యాదపసంతమిద్ధతం వజ్రే నసంతమిద్ధతం దూరే దత్తాయస్థం సద్గహానయ్యది నక్షదస్మాకగ్నశత్రూవన్ పరిదూర విశ్వలో బ్రహ్మాదర్శేష్ట విశ్వతాః భూవద్భువస్వస్సు ప్రజా ప్రజలా భూయాసం సువీరో వీరైర్వోషోషై పరమేష్యభిధీత ప్రజాగర్భాతి వ్యాభూతామన్భోక్షే తత్సవితా విశ్వకర్మాధీక్షాయాషాతో మరుతశ్చక్రజాయోపోద్ధీత అసూరపణ్యమానో మిత్రక్రీత విష్ణశిష్టభూరా ఆసన్ నో విష్ణన్నరంధీష ప్రోచ్యమాన సోమాగతో వరుణ ఆసంధ్యామాసన్ అద్భిరాజ్ఞేభ్యోహవిధానే అథర్వోపాలభ్యమానో విశ్వే దేవాసు విప్యమానేషు విష్ణో రాత్రీ తపాయమానో యమస్తూయమానో విష్ణస్త సంభ్రియమాన వాయు పూయమాన శుక్రపూత శుక్రక్షీరశ్రీర్మంతే ప్రత్యుశ్రీ విశ్వే దేవాస్మతే అన్యేతో మాయోద్యన రుద్రో భూయమానో వాసోద్ధృతృచక్షా ప్రతిఖ్యాత పితరో నారాసాధ్యమాన సింధోరవృతాయోజ్యత సముద్రోభ్యవభ్రియమాన ప్రిల ప్రూత అగ్నిభీర్యేర్భీరతమాపతిష్టాపత్యే అప్రదీతా సహోభిర్విష్ణు అభిన్వరుణా పూర్వూత దేవాన్వమగ్యస్తో మాత్రమే నమక్షమనష్టానంతమగ్యస్తో మాత్రమే నమస్టు విద్రేన్ప్రేతివీమాగ్యస్తో మాత్రమే నమస్టుయకమగ్యస్తో మే భద్రమాభూత్. నవమోధ్యాయ అథ దశమోధ్యాయ దేవసవిత ప్రసూమయజ్ఞం ప్రసూమేమం భగ ఆయా దివ్యోగంధర్వకే తపాకేతన్నపులాతు వాచస్పతిన్న అద్యవాజగ్రస్పదతు ధ్రువసదం ప్రాణదం మనస్సదం ఉపజామగృహీతోసీంద్రాయత్వాయుష్టం గృహ్ణాకేంద్రాయత్వాయుష్టతమం అప్సురదం పాఘతసదం వ్యోమసదం ఉపయామగృహీతోసీంద్రాయత్వాయుష్టం గృహ్ణాకేంద్రాయత్వాయుష్టతమం పృథివీసదం తాం పరిక్షసదం దివిసదం దేవసదం నాకసదం ఉపయామగృహీతోసీంద్రాయత్వాయుష్టం గృహ్ణాకేంద్రాయత్వాయుష్టతమం అపాజ్ఞసముద్రాయ సజ్ఞోర్జే సంతజ్ఞసమాహీతం అపాజ్ఞరసస్తయోరసత్తం వో గృహ్ణాయుత్తమం ఉపయామగృహీతోసీంద్రాయత్వాయుష్టం గృహ్ణాకేంద్రాయత్వాయుష్టతమం గ్రహాభూవజ్రాహుతయోగ్యంతో విప్రాయమతి విషిప్రియాణ గోహమిషమోజ్ఞసమగ్రభం ఉపయామగృహీతోసీంద్రాయత్వాయుష్టం గృహ్ణాకేంద్రాయత్వాయుష్టతమం సంపృజస్థ సమ్మా భద్రేణ వృంతా విపృజస్థ విమా పాపేన వృంతా ఇంద్రస్య వజ్రో శివాజతాస్వజాయం వాజగ్సేత్ పాజస్యనుప్రసవే మాతరం మహీమదీ కిన్నామవచ సాకరామహే యస్యామిదం విశ్వం భువనమావివేశతస్యాన్నో దేవస్సవితా ధర్మకారిషక్ దేవీరాపో అపాన్న భాగ్యోగూర్మి ప్రతోవత్తి భగన్వా అన్వాజసాయం వాజగ్సేత్ అప్సుంతరమృతమప్సుభేషజమపాముత ప్రసక్తిభిః అశ్వాభవత వాజినః పాదో వా భోమనో వా గంధర్వా సప్తవిగ్నసతిః ే అగ్రే సామయుజగ్రస్తే అస్మిన్ జవమాదభు మాతరగ్నేహాభవవాయుం విద్యమానయింద్రస్యేవ దక్షిణస్తియై యుంజంతు మరుతో విశ్వవేదస ఆదేష్టా వత్సుజమంద్రధాతు యవోయస్తే వాజిన్నిహీతో గుహాయస్యేనే పరీహీతో అచరచ్చవాతే తేన నో వాజిం బలవాన్ బలేన వాజదిత్యై సమానేత పాల విష్ణుః వాజీనో వాజదితో వాజగ్నసరిష్యంతాః బృహత్పదేయద్భాగమవాజిగ్రతా దేవస్య వజగ్నేసవితుస్తవే సత్యసావసః త్రిహత్పదేరుత్తమన్నాగగ్నేరుహేమేంద్రస్యోత్తమన్నాగగ్నేరుహేమా దేవస్య వజగ్నేసవితుస్తవే సత్యసావసః త్రిహత్పదేరుత్తమన్నాకమరుహామేంద్రస్యోత్తమన్నాకమరుహామా బృహస్పతేవాజుంజయ బృహస్పతేవాజుం వదత బృహస్పతిం వాజుంజాపయత ఇంద్రవాజుంజయేంద్రాయవాజుం వదత ఇంద్రం వాజుంజాపయత ఏకావస్థాసత్యాసం వాజా భూత్యయా బృహస్పతిం వాజమదీజపత అజీజపత బృహస్పతిం వాచం వనస్పతయో విముచ్యధ్వం దేవస్య వయజ్ఞసావితుస్తవే సత్యసావసః బృహస్పతేర్వాజజితో వాజం జేష్మా వాజీనో వాజం జయతాభ్రానక్కభ్రంతాః యోజనామిమానాష్టాష్టాంగచ్చత ఏకస్య వాజీ క్షేపణిం తోరణ్యతి గ్రీవాయాం బద్ధోపి చక్ష ఆసని క్రతుందధిగ్రా అను సంతవేత్పథాంకాగస్యన్ వాపనీ ఫనత్ ఉదస్మాస్యద్రవతస్తురంగత పన్నన్నవేరను వాజి ప్రగద్ధినాేనస్యే భద్రజతో అంతసం పరీదధిక్రావుణ సహోర్జాతరిత సన్నా భవంతు వాజినో హవేషు దేవతామిద్రావస్పృతా ంభయంతోక్షాయమన్నమీవాహర్వంతో హవనశ్రుతో హవం విశ్వే శృణ్వంతు వాజినామిద్రావ సహస్రసా మేధసా ఆతాయిత్మనా మహోయేధనగ్ఞమిథేజభ్రిరే వాజే వాజేవత వాజినో నోధనే విప్రా అమృతారతజ్ఞా అస్యమధ్వివత మాదయధ్వం తృప్తాయాతపతిభిర్దేవయానై ఆమా వాజస్య ప్రసవో జగం జాదేవేద్యావా పృథివీ విశ్వరూపే ఆమా ఆగంతం పితరా మాతరా యువ మామా సోమో అమృతత్వాయ గమ్యాద్ వాజీనో వాజజితో వాజగ్రసశ్రువాగ్రసాః బృహస్పతేరద్భాగమవాజిఘ్రత నిమృజానాః ఆపయే స్వాహా స్వాపయే స్వాహా ఆపిజాయ స్వాహా క్రతవే స్వాహా పసరే స్వాహా హత్పరే స్వాహా అన్హే ముగ్ధాయ స్వాహా ముగ్ధాయ వైనగ్రతినాయ స్వాహా వినగ్రతినాయనాయ స్వాహాయ భువనాయ స్వాహా భువనస్య పతయే స్వాహాధిపతయే స్వాహా ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణయజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాం ఘృష్రోత్రైర్యజ్ఞేన కల్పతాం పృష్ఠైర్యజ్ఞేన కల్పతాం యజ్ఞయజ్ఞేన కల్పతాం జాయయేహి స్వరోహావా ప్రజాపాదే ప్రజా భూమస్వద్దేవా అగన్మామృతా అభూవా అస్మేవో అస్మింద్రియమస్మే నృమ్ణముత క్రతుః అస్మే వచ్చాగ్రసి సంతు వః నమో మాత్రే పృథివ్యా ఇయంతే రాజ్యంతాసి యమానః ధ్రువోతి భరుణ కృష్ణై క్షేమాయ దయ్యై పోషాయ వాజస్యేమం ప్రసవస్సుగ్రేతోమగ్రేతాయ నమోషధీష్పత్సు తాస్మభ్యం మధుమతిర్భవంతు వయగ్రాష్ట్రేయా ద్వియామ పురోహితా వాజస్ేతం ప్రసవ ఆవభూవే మాత విశ్వాభువనాని సర్వతః సనే నిరాజాపరీరాతి విద్వాన్ రయిం పుష్టిం వర్ధయమానో అస్మే వాజస్ే మాం ప్రసవశిశ్రియే దివ నిమాత విశ్వాభువనాని సమ్రాట్ అదిసందాపయతి ప్రజానన్ సనోరయిర్వీరన్యతు అగ్నే అచ్చావేహన ప్రదీర్ణస్వనాభవా ప్రణోయసహస్రజిత్వగ్నిధనదా అసి సోమగ్నరాజానమవసేమన్వారభామహే ఆదిత్యం విష్ణు సూర్యం బ్రహ్మాణం బృహస్పతి ప్రణోయచ్చత్వర్యమా ప్రపూషా ప్రసరస్వతీ ప్రవాగ్దేవీ దాతునః అర్యమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయా పాదం విష్ణు సరస్వతీ సవితారం చ వాజినం దేవస్య సవితృష్ణాహుభ్యాం పూర్ణాభ్యాం సరస్వతీ వాచోంతర్యేతుర్యం దధామి బృహత్పరేణ్వాసాంద్రాజ్యేనాభిషిన్సామీంద్రస్వాసాంద్రాజ్యేనాభిషిన్సామీ అగ్నిరేక అక్షరేణ ప్రాణముదయత్తముజ్జేషమస్మినోద్యక్షరేణ ద్విపదో మనుష్యానుదయతాం సానుజ్జేషం విష్ణుత్యక్షరేణ శ్రీనిమాల్లోకానుజయత్నుజ్జేషోమస్తూరక్షరేణ చతుష్పద వసూలయత్నుజ్జేషం పూషా పంచాక్షరేణ పంచ ఋతోనుదయత్నుజ్జేషజ్ఞేషవికాశలక్షరేణ షల్ఋతోనుదయత్నుజ్జేషం మరుతస్తత్తాక్షరేణ సప్తగ్రామ్యాన్ పశూనుదయత్నుజ్జేషం బృహస్పతిరక్షాక్షరేణ గాయత్రీ ముదయత్నుజ్జేషం మిత్రో నవా అక్షరేణ త్రివృతగ్రస్తముదాజయత్తముజ్జేషం వరో నో దశ అక్షరేణ విరాజముదాజయత్తముజ్జేషం ఇంద్రయేకా ఆదశాక్షరేణ కృష్ణభముదాజయత్తముజ్జేషం విశ్వే దేవా ద్వాదశాక్షరేణ జగతీముదాజయ గస్తాముజ్జేషం వత్రయోదశాక్షరేణ త్రయోదశగ్రస్తముజ్జేషద్రాక్షతద్రశాక్షరేణ చతుర్దశగ్రస్తముజ్జేషం ఆదిత్యా పంచదశాక్షరేణ పంచదశగ్రస్తముజ్జేషమదీషిష్టోడశాక్షరేణ షోడశగ్రస్తముజ్జేషం ప్రజాపతి సప్తదశాక్షరేణ సప్తదశగ్రస్తముజ్జేషం ఏకాదశోధ్యాయః ఏతతే నిర్లతే భాగస్తంజోషస్తస్వాహాగ్నేనత్రేభ్యో దేవేభ్యః పురస్తభ్యస్వాహ ఆయమనేనత్రేభ్యో దేవేభ్యో దక్షిణతద్భ్యస్వాహ విశ్వదేవనేత్రేభ్యో దేవేభ్యః పశ్చాత్తద్భ్యస్వాహ ఆభిత్రావరుణనేత్రేభ్యో వామరుణనేత్రేభ్యో వా దేవేభ్య ఉత్తరతద్భ్యస్వాహ సోమనేత్రేభ్యో దేవేభ్య ఉపరిషద్భ్యో దుభస్తద్భ్యస్వాహ ఏ దేవా అగ్నినేహత్రాః పురస్తదస్తేభ్యస్వాహ ఏ దేవా యమనేహత్రా దక్షిణతదస్తేభ్యస్వాహ ఏ దేవా విశ్వదేవనేత్రాః పశ్చాత్తదస్తేభ్యస్వాహ ఏ దేవా మిత్రావరుణనేత్రా వామరుణ్యేనేత్రావోత్తరతదస్తేభ్యస్వాహ ఏ దేవా సోమనేత్రా ఉపరిషదో దువస్వంతస్తేభ్యస్వాహ అగ్నే సహస్రప్రజానా అభిమాతీరపాహస్యా దుష్టరత్తరన్నరాతీర్వచ్చోధాభిజ్ఞవాహసి దేవస్యత్వాదమితః ప్రాసః వేష్మినోమద్బాహుభ్యాం ప్రోష్ణాహస్తాభ్యాం వాగ్నేతోర్వీర్యేణ జుహోమి హతగ్నరక్షస్వాహ రక్షతాం త్వావధాయామధిస్మ రక్షోముష్యత్వావధాయామువామధిస్మ ధ్వాజ్య వేదస్వాహ అపో దేవా మధుమతీరగ్రహ్ణోజస్వతీరాజస్వస్థితానాభిర్మిత్రావరుణా అభ్యషింతన్యాభిరింద్రమణయన్నరాపీ కృష్ణోర్మిరాశిరాక్షదాఘాష్ట్రం మే దేహి స్వాహ కృష్ణోర్మిరాశిరాక్షదాఘాష్ట్రముష్మై దేహి వృషసేనోశిరాక్షదాఘాష్ట్రం మే దేహి స్వాహ వృషసేనోశిరాక్షదాఘాష్ట్రముష్మై దేహి అర్థేతస్థరాష్ట్రదారాష్ట్రం మే దత్తస్వాహాథేతస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్తా భోజస్పతిస్థరాష్ట్రదారాష్ట్రమేదత్తస్వాహోజస్పతిస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త ఆపపరివాహిణీ స్థరాష్ట్రదారాష్ట్రమేదత్తస్వాహాపరివాహిణీస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త అపాంపతిరసిరాష్ట్రదారాష్ట్రమేదేహి స్వాహాపాంపతిరసిరాష్ట్రదారాష్ట్రమముష్మై దేహి అపాంగద్భోసిరాష్ట్రదారాష్ట్రమేదేహి స్వాహాపాంగద్భోసిరాష్ట్రదారాష్ట్రమముష్మై దేహి సూర్యవచ్చతస్థరాష్ట్రదారాష్ట్రమేదత్తస్వాహా సూర్యవచ్చతస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త సూర్యస్వచస్థరాష్ట్రదారాష్ట్రమేదత్తస్వాహాసూర్యస్వచస్థరాష్ట్రదారాష్ట్రముష్మై దత్త వ్రజక్షితస్థరాష్ట్రదారాష్ట్రమేదత్తస్వాహావ్రజక్షితస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త వాసాహస్థరాష్ట్రదారాష్ట్రమేదత్తస్వాహావాసాహస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త మాందాహస్థరాష్ట్రదారాష్ట్రమేదత్తస్వాహా మాందాహస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త చక్రీస్థరాష్ట్రదారాష్ట్రమేదత్తస్వాహాచక్రీస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త జనభృతస్థరాష్ట్రదారాష్ట్రమేదత్తస్వాహాజనభృతస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త విశ్వభృతస్థరాష్ట్రదారాష్ట్రమేదత్తస్వాహా విశ్వభృతస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త శ్రేష్టాస్థరాష్ట్రదారాష్ట్రమేదత్తస్వాహాశ్రేష్టాస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త ఆపస్వారా అగ్నిస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త సమ్మధూమతేర్మధూమతేభిచ్యంతాం నహి క్షత్రం క్షత్రియాయవన్ బాణాః అనాదృష్టాశీలసహోజసామహి క్షత్రం క్షత్రియాయదీ సవితాత్మాప్రసవానాగ్నేసువతామగ్నిర్గృహపదీనాగ్నేసోమోవనస్పతీనా బృహస్పతిర్వాచయ్యేష్టాయ రుద్రపశూనా మిత్రస్తత్యాయ వరుణో ధర్మపతీనా ఇమందే అసపత్నగ్నేసోవద్ధం మహతే క్షత్రాయ మహతే జ్యేష్ట్యాయ ఇమమముష్య పుత్రమముష్యా పుత్రమస్యై విశే ఏషవక్వరవో రాజేషవ పంచాలారాజా సోమోస్మాకం బ్రాహ్మణానా రాజా.